చెల్ చెయ్య చెయ్య చెయ్య చెయ్య చెల్ చెయ్య చెయ్య చెయ్య చెయ్య చెల్ చెయ్య చెయ్య చెయ్య చెయ్య చెల్ చెయ్య చెయ్య చెయ్య చెయ్య కుచతు చింత కౌ బిలం చెయ్య చెయ్య కుబిలం సయం కౌ బిలం చెయ్య జియం పిపి ముజుగా బిలం చెయ్య చెయ్య పెగం తంగన్ ముజుగా బిలం చెయ్య సమ చెయ్య చెయ్య చెయ్య చెయ్య చెల్ చెయ్య చెయ్య చెయ్య చెయ్య